అన్నమయ కోసము దేహోయమన్న భవనోన్నమయస్తు కోసో హ్యన్నేన జీవతి వినశ్యతి తద్విహీన త్వక్చర్మ మాంస రుధిరాస్థ పురీషరాశి నాయం స్వయం భవితూ మర్హతి నిత్యశుద్ధ. 156 234 శ్రీ వివేక చూడామణి. అన్నభవన అన్నము నుండి జన్మించిన అయం ఈ దేహ ఆ దేహము అన్నమయ కోసః అన్నమయ కోసము హి ఇందుచేతననగా అన్నేన అన్నముచే జీవతి జీవించును తద్విహీన అది లేనిదే వినశ్యతి నశించును. త్వక్చర్మ రాసేహ త్వక్ త్వక్కు చర్మ చర్మము మాంస మాంసము రుధిర రక్తము అస్థి ఎముకలు పురీషామలము వీటి యొక్క రాసిసి రాసి అయినా అయం ఈ దేహము స్వయం తాను నిత్యశుద్ధ నిత్యశుద్ధమైన ఆత్మ భవితుం అగుటకు నా అర్హతి అర్హము కాదు. అన్నము నుండి ఉత్పత్తి దేనికో అది అన్నభవనము. దండ్రులచే భుజింపబడిన అన్నము యొక్క వికారము నుండి దాని ఉత్పత్తి అగుచున్నదిగాన ఇది అన్నభవనము. అట్టి అయం దేహ కనబడుచున్న స్థూలదేహము అన్నమయ కోసము తుశబ్దము అన్యవ్యావర్తకము. పంచకోశములలో స్థూలదేహమే అన్నమయ కోసము తితరము కాదు అని యర్థము. అన్నాద్వై ప్రజాహ ప్రజాయంతి అథో అన్నేనైవ జీవంతి. ప్రజలు అన్నము నుండియే పుట్టుచున్నారు తరువాత అన్నముచేతనే జీవించుచున్నారు అని శృతి వాక్యము. ఇది కేవలము ఉత్పత్తి చేతనే అన్న వికారము కాదు. ఉత్పత్తి అనంతరము కూడా అన్నముచేతనే జీవించుచున్నది ప్రాణధారణము చేయుచున్నది అది లేనిచో మరణించుచున్నది. దీని నుండి ప్రాణములు పోవుచున్నవి కావున అన్వయ వ్యతిరేకములచే అది అన్నాధీనమైన స్థితి కలది. హీ నిశ్చయము ఇది పరాధీనమైన ఉత్పత్తి స్థితులు కలదగుట మాత్రము చేతనే కాదు అశుద్ధ మగుటచే గూడా ఆత్మ కాజాలదని త్వక్ ఇత్యాది పదమున చెప్పుచున్నాడు. ఈ దేహము అజో నిత్యః పుట్టుక లేనిది నిత్యము శుద్ధం అపాపవిద్ధం పవిత్రమైనది పాపవిద్ధము కానిది అని శృతులచే బోధితము లఘు నిత్యత్వశుద్ధత్వాది ధర్మములు గల ఆత్మ కాజాలదు. దేహోనాత్మ అనిత్యత్వాత్ అశుద్ధత్వాత్ కేశాదివత్ అని అనుమాన ప్రయో అన్నమయ కోళము 285 గము అనిత్యము అశుద్ధము అగు కేశాదికము ఎట్లు ఆత్మ కాజాలదో అట్లే అనిత్యము అశుద్ధము అగు దేహము కూడా ఆత్మ కాజాలదు. అవ ఇది అనిత్యమను విషయమును స్పష్టముగా అపపాదించు చున్నాడు. పూర్వం జనేరపి మూతేరథ నాయమస్తి జక్షణక్షణ గుణోనీత స్వభావ నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమాన స్వాత్మ కథం భవతి భావ వికారవేత్త. 157 జనేహ జన్మ కంటే పూర్వం పూర్వము మృతేహ మూతి కంటే అథ అనంతరము అయం ఈ శరీరము నాస్తి లేదు. జాతక్షణ క్షణ గుణ క్షణక్షణమునందు పుట్టిన గుణము కలది అనియత స్వభావ అనియతమైన స్వభావము కలది నైకః అనేకమైనది. జడశ్చ జడము ఘటవత్ ఘటమువలే పరిదృశ్యమానః ప్రత్యక్షముగా చూడదగనది. ఇట్టి శరీరము భావవికార వేత్త భావవికారములను గ్రహించడు స్వాత్మా స్వాత్మగా కథం భవతి ఎట్లగును. 4 ఉత్పత్తి కంటే పూర్వము మరణము కంటే అనంతరము అపి శబ్దము అభయత్ర అన్వయించును. ఆదావస్తే చయన్నాస్తి వర్తమాన్ కేపి తత్తథా ఏది ఆదియందును అంతమందును లేదో అది వర్తమానమునందు కూడా అంతే అని మాండుక్యకారికలో చెప్పినట్లుగా ఈ దేహము దృష్టనష్ట స్వరూప మగుటచే అనిర్వచనీయము. ఈ విషయమునే జాతక్షణక్షణ గుణ అనుపదముచే అపపాదించుచున్నాడు. క్షణక్షణమునందును గుణము క్షణక్షణ గుణము పుట్టిన క్షణక్షణ గుణము కలది జాతక్షణక్షణ గుణము. ప్రతిక్షణమునందును ఉపచయపచయ రూపధర్మములు కలది అని యర్థము ఈ ఉపచయ. శ్రీ వివేక చూడామణి. వృద్ధి అపచయ క్షయము ములువాయు సంయోగాదుల చేతను ఆంతరవాయు సంచారము చేతను అంతఃశోషము మొదలగు వాటి చేతను కలుగుచుండును. అందుచేతనే మాటిమాటికి భోజనము జలపానాదికము చేయవలసియుండును. కావుననే నిశ్చితమైన స్వభావము లేనిది అనగా ఏకరూపమున వ్యవస్థితము కానిది నేకః అనేకమైనది. ఒక్క జన్మయందే బాల్యయౌవనాదులలో భిన్న భిన్నముగా కానవచ్చునది అని యర్థము. ఘటమువలె దృశ్యమైనది కావుననే జడము అనగా పరాధీన ప్రకాశము కలది. ఇట్టి దేహము భావవికార వేత్త ఇప్పుడు చిక్కినాను ఇప్పుడు స్థూలముగా నున్నాను ఇత్యాది విధమున భావవికారములను తెలుసుకును స్వాత్మ ఎట్లగును. తనలోనున్న ధర్మమును తానే గ్రహించుటానున్నది అసత్యము కదా. ఘటమే ఘటమును చూడజాలదు కదా. ఈ విధముగా దేహో నాత్మాహ దృశ్యత్వాత్ ఘటవత్ దేహము ఆత్మ కాదు దృశ్యము కావున ఘటము వలె అని చెప్పినటైనది. కాని ఆత్మ నిత్యము నిర్గుణము ఏకరూపము ఏకము మరియు ద్రష్ట చూచునది ఒకటి అవ. ఈ విషయముననే మరియొక హేతువును గూడా చెప్పుచున్నాడు. పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగేపి జీవనాత్ తత్తచ్ఛక్తే రణాసర్చన నియమ్యో నియామకః. 158 దేహ దేహము పాణిపాదాదిమాన్ హస్తపాదాదులు గల ఆత్మ నా ఆత్మ కాదు వ్యంగేపి పాణిపాదాదులు లేనివానియందుగూడా జీవనాత్ ప్రాణధారణము ఉండుట వలన తత్తచ్ఛక్తే అహ ఆయా పాణిపాదాదుల శక్తి అనసాచ నశింపకపోవుట వలనను నియమ్యః నియమించదగనది. దేహము నియామకః నియామకము ఆత్మ నకాజాలదు. 236 అన్నమయ కోసము పాణిపాదములు ఏ ప్రక్కలు పొట్ట మొదలగు వాటికి అది ఎందున్నవో అవి పాణిపాదాదికము. అట్టి పాణిపాదాదికము గల దేహము ఆత్మ కాదు. పాణిపాదాదులు లేనివానియందుగూడా ఆత్మకార్యమైన ప్రాణధారణము కనబడుచున్నది కదా. లోకమున చేతులు లేనివాళ్లును పాదములు లేనివాళ్లును జీవించుచునేయున్నారు కదా. కర్రతోనూ చర్మముతోనూ నిర్మితములగు హస్తపాదాదులతో గ్రహించుట నడచుట మొదలగు కార్యములు కూడా చేయుచుందురుగాన పాణిపాదాదుల శక్తి నశింపకపోవుట వలనను పాణ్యాదులు గల దేహము ఆత్మ కాదు అని అన్వయము. నా ప్రాణేన నాపానేన మత్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మి నేత ఉపాశ్రిత. ఏ మర్త్యుడును ప్రాణముచేతగాని అపానముచేతగాని జీవించుటలేదు. ఈ రెండును దేనిపై ఆధారపడియున్నవో అట్టి మరియొక దానిచేత ఆత్మచేత జీవించుచున్నాడు అని కఠోపనిషత్తు ఆత్మ సర్వసత్యాశ్రయమని చెప్పుచున్నది. నియమ్యముగు దేహము దేహేంద్రియాదులన్నింటికిని నియామకమగు ఆత్మ కాజాలదు. దేహము జడము కాన నియమ్యమే ఇతరులచే నియమింపదగనదే. దీనికి నియామకత్వము కూడా లేదు. ఈ విధముగా సావ్యవము నియమ్యమును అగు శరీరము నిరవయవము నియామకము అగు ఆత్మ కాజాలదు అని సముదాయార్థము. అవ దేహము ఆత్మభిన్నమను విషయమును సాధించి ఆత్మ తద్విలక్షణమైనది అను విషయమును వివేకము దృఢపడుటకే ఉపదేశించుచున్నాడు. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షినః సతయేవ స్వతః సిద్ధం తద్వైలక్షణ్యమాత్మనః. 159 శ్రీవివేక చూడామణి దేహ సాక్షినః దేహ దేహమునకు తద్ధర్మ దాని ధర్మములకు తత్కర్మ దాని కర్మలకు తదవస్థాది దాని అవస్థలు మొదలగు వాటికిని సాక్షినః సాక్షియేనదియు. సతః ఏవ ఎల్లప్పుడును ఉండెడు ఆత్మనః ఆత్మకు తద్వైలక్షణ్యం దేహ విలక్షణత్వము స్వతః సిద్ధం స్వతసిద్ధము. 238 దేహమునకు దాని ధర్మములగు రూపస్పస్గంధాదులకు దాని కర్మలకు అనగా హితప్రాప్తి కొరకును అహిత పరిహారము కొరకును చేయు గమనాది క్రియలకును ఉపవేశనము స్థానము శయనము మొదలగు దాని అవస్థలకును ఆదిపదముచే స్థాల్యము కృశత్వము మొదలగు వికారములకును సాక్షియేణ అనగా ప్రత్యక్షముగా చూచువాడైనట్టియు సత ఏవ వేరు వేరు కాలములకు సంబంధించిన బాల్యాద్యవస్థలన్నింటియందును వికారరహితుడుగను కాలత్రయ బాధ్యుడుగను ఉంటున్న ఆత్మ దేహాది విలక్షణుడు అను విషయము స్వతహా ఆత్మసాక్షిగా నుండుట చేతనే మరియొక హేతువేదియు లేకుండగనే సిద్ధం నిశ్చితము. ఆత్మా దేహాది విలక్షణ తత్సాక్షిత్వాత్ ఎన్నేవం తన్నేవం యథా దేహాది అని అనుమాన ప్రయోగము. ఆత్మ దేహాదుల కంటే విలక్షణమైనది వాటికి సాక్షి కనుక ఏది ఇట్లు సాక్షి కాదో అది ఇట్లు దేహాది విలక్షణము కాదు. దేహాదికమువలే అని అర్థము. అవ దేహము అనిత్యము కావునను దృశ్యము కావునను అనాత్మేని ఉపపాదించి ఇప్పుడు అశుద్ధత్వ హేతువుచే ఆత్మ భిన్నత్వమును ఉపపాదించుచున్నాడు. శల్యరాశి మాంసలిప్తో మలపూర్ణోతికస్మల కథం భవే దయం వేత్తా స్వయమేతద్విలక్షణ 160 అన్నమయ కోసము 239 శల్యరాశ ఎముకల రాశి కలదియు మాంసలిప్త మాంసముచే పూయబడినదియు మలపూర్ణ పురుషముతోడను పుసులు చీమిడి గులిమి మొదలగు వాటితోనూ నిండినదియు కావుననే అతికస్మలహ చెమట దుర్గంధము మొదలగు వాటితో కూడియుండుటచే మిక్కిలి అశుద్ధమైనదియు అయం ఈ శరీరము. ఏతద్విలక్షణ దీనికంటే విలక్షణమై నిర్మలమైన స్వయం ఆత్మగా కథం భవేత్ ఎట్లగును అనుమానము పూర్వము చూపబడినది. అవ ఇట్టి వివేకమునకు ఫలమును చెప్పుచున్నాడు. త్వమాంసమేదోస్థి పురీషరస వహమ్మతి మూఢజన కరోతి విలక్షణం వేత్తి విచారశీలో నిజస్వరూపం పరమార్థభూతం. 181 మూఢజన విచార విహీనుడును భ్రాంతి చెందిన బుద్ధి కలవాడును అగు మనుష్యుడు. త్వజ్మాంసమేదోస్థ పురీషర త్వక్కు మాంసము క్రొవ్వు ఎముకలు పురీషము వీటి యొక్క రాశి అయిన దేహమునందు అహమ్మతిం నేను అనెడు తాదాత్మ్యబుద్ధిని కరోతి చేయుచున్నారు. విచారశీలహ విచారము చేయు స్వభావముకల పురుషుడైతే విలక్షణం దేహ విలక్షణమును పరమార్థభూతం పరమార్థమైనదియు అగు అనగా కాలత్రియమునందును అబాధ్యమగు నిజస్వరూపం వాస్తవికమైన తన యొక్క స్వరూపమును తానే పరమాత్మయనెడు విషయమును వేతి తెలుసుకొనుచున్నాడు. అవ అందును దేహోహ మిత్యేవ జడస్య బుద్ధి దేహే చ జీవే విదుష స్వహంధియః వివేక విజ్ఞానవతో మహాత్మనో బ్రహ్మాహ మిత్యేవ మత్యః సదాత్మని. 162 శ్రీవివేక చూడామణి జడస్య పామరునకు దేహ ఏవ దేహమే అహం నేను ఇతి అని బుద్ధేహ బుద్ధియుండును విదుషస్తు పండితునకైతే దేహే చ దేహమునందును జీవే జీవునియందును ఆహంధ్యః అహం అను బుద్ధి ఉండును వివేక విజ్ఞానవతః వివేకజన్యముగు విజ్ఞానము కల మహాత్మనః మహాత్మునకు ఆత్మని ఆత్మవిషయమున అహమేవ నేనే బ్రహ్మ ఇతి బ్రహ్మను అని సదా ఎల్లప్పుడును మతిబుద్ధియుండును. జడస్య పామరునకు నేను దేహవదేహమునే తద్వ్యతి రిక్తమగు మరి ఏదీను లేదు అను బుద్ధియుండును. విదుషస్తు శాస్త్రజన్యమగు పరోక్ష జ్ఞానము కలవానికైతే దేహమునందును జీవుని యందునుగుడ అహంకారముండును. లౌకిక వ్యవహారములేందు దేహమునందును వైదిక వ్యవహారమునందు స్వర్గము కొరకే యాగాదులను చేయుటకే దేహవ్యతిరిక్త జీవునియందును అహంకారముండును. వివేక విజ్ఞానవత వివేకమనగా ఆత్మానాత్మ వివేచనము అట్టి వివేకముచే ఆత్మయందు అనాత్మను లీనము చేయుటచే జనించిన విజ్ఞానము అనగా సాక్షాత్కారము కల మహాత్మన పరిచ్ఛేదత్రయ శూన్యమగు ఆత్మకలవానికి పూర్వము పరిచ్ఛిన్నములను అనాత్మలును అగుకోసములను ఆత్మగా భావించుటచే అల్పుడుగా ఉండెను. కాని ఇప్పుడు సమ్యగ్ జ్ఞానవంతుడై తనను త్రివిధ పరిచ్ఛేద శూన్యునిగా అనగా దేశతః కాలతః వస్తుతః పరిచ్ఛేదము లేనివానినిగా గ్రహించును. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ భుణోతి నాణ్యద్విజానాతి సభూమా, ఏ స్థితియందు ఇతరమును చూడడో, ఇతరమును వినడో, ఇతరమును తెలుసుకొనడో, అది ఏ భూమ అనగా సర్వాత్మత్వము అనియు. యత్ర తస్య సర్వమాత్మైవ భూతత్యేన కం పశ్యేత్, అతనికి సర్వమును ఆత్మయే ఏనప్పుడు ఎవనిని దేనితో చూచును అనియు శృతులు చెప్పుచున్నవి. అట్టివానికి ఎల్లప్పుడును ఆత్మని స్వవిషమున నేనే బ్రహ్మను అను మతేహ అనుభవముండును. 240 అన్నమయ కోసము 241 అవ. అందువలన అత్రాత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే త్వమాంసమేదోస్థి పురీషరాస సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. 163 హే మూఢబుద్ధే, ఓ మూఢబుద్ధి, త్వజ్మాంస రాసి త్వజ్మాంస మేధోస్థ పురీషముల రాసి అయిన అత్ర ఈ దేహము విషయమున ఆత్మబుద్ధిం ఆత్మేనెడు బుద్ధిని త్యజ విడువుము. సర్వాత్మని సర్వాత్మయు నిర్వికల్పే వికల్పశూన్యమును అగు బ్రహ్మణి బ్రహ్మయందు కురుష్వ ఆత్మబుద్ధిని చేయుము. పరమాం గొప్పదైన శాంతిం శాంతిని భజస్వ పొందుము. మూఢబుద్ధే వివేచనారహితమగు అంతఃకరణము కలవాడా లేదా మూఢయః బుద్ధః మూఢబుద్ధః, తస్మిన్ మూఢబుద్ధే మూఢులచే ఆత్మగా గ్రహింపబడిన ఈ త్వగాదిరాశి అయిన స్థూలదేహమునందు ఆత్మబుద్ధిని విడువుము. సర్వాత్మని ఇదం సర్వం యదేమాత్మ, ఇది ఎంతయు ఆత్మయే, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇది ఎంతయు బ్రహ్మయే అని శృతిచే సర్వవస్తువులకును ఉపాదానమగుటచేతను, కల్పిత సకల పదార్థములకును అధిష్టానమగుటచేతను, సకల పదార్థ ముల యొక్క వాస్తవిక రూపమైనట్టిదియు నిర్వికల్పే వివిధ కల్పన శూన్యమగు బ్రహ్మణి పరమాత్మయందు. ఇప్పుడు దేహ విషయమున ఉన్న ఆత్మబుద్ధిని అనగా అహం అనుబుద్ధిని చేయుము. నేనే పరబ్రహ్మమునని తెలుసుకొనుము, దానికి ఫలమును చెప్పుచూన్నాడు. పరమాం ముక్తి సుఖమునసగెడు శాంతిం బుద్ధ్యుపశాంతిని అనగా బ్రహ్మ సంస్థను పొందుము. శాస్త్రం నిర్వాణపరమం మత్సంస్థామధిగచ్చతి అని భగవద్గీతాస్మృతి చెప్పుచున్నది. శ్రీవివేక 18 శ్రీవివేక చూడామణి అవ. దేహాదులయందు అభిమానమును త్యజించినంతవరకును కేవల శాస్త్రజన్య జ్ఞానము వలన ముక్తి లేదు అని చెప్పుచున్నాడు. దేహేంద్రియాదవసతి భ్రమోదితాం విద్వానహంతాం న జహాతి యావత్ తావన్న తస్యాస్తి విముక్తి వార్తావ్యస్త్వేష వేదాంత నయాంతదర్శి. 164 స్త్రియాదౌ యాపత్ విద్వాన్ వివేచనకుశలుడు అసతి మిథ్యాభూతమగు దేహే దేహేంద్రియ ప్రాణమను బుద్ధ్యాదులేయందు ఎంతవరకు భ్రమోదితాం భ్రాంతి వలన కలిగిన అహంతాం ఆత్మబుద్ధిని న జహాతి విడిచిపెట్టడో తావత్ అంతవరకును తస్య ఆ పురుషునకు విముక్తి వార్తాపి మోక్షమనడు మాటయేనను నాస్తి లేదు. అట్టిచో మోక్షమెట్లుపచ్చును అని భావము. విషహ ఇతడు వేదాంతనయాంతదర్శి వేదాన శాస్త్రము యొక్క అంతమును చూచినవాడైనను ఆస్తు అగుగాక. వేదాంతాంతమును చూచినవాడైనను అభిమానమును విడువనంతవరకును ముక్తికి అర్హుడు కాదు. అందుచే నిరంతర నిధిధ్యాసనముచే విపరీత భావనను విడువవలెను అని అభిప్రాయము అవ. అహంకారమును విడనాడుటకు విచారమును ఆలోచనను చెప్పుచున్నాడు. సులభోపాయమగు ఛాయాశరీరే ప్రతిబింబగాతే యత్స్వప్నదేహే హృది కల్పితాంగే యథాత్మబుద్ధి స్తవ నాస్తి కాచిత్ జీవచ్ఛరీరే చ తథైవ మాస్తు. యతే కారణము వలన ఛాయాశరీరే ఛాయారూపమైన శరీరము నందును శరీరం యొక్క నీడేందును 165 ప్రతిబింబగా తే అద్దము మొదలైన వాటిలో కనబడుచున్న దేహ ప్రతిబింబమునందును స్వప్న అన్నమయ కోసము 243 దేహే స్వప్నావస్థలో కనబడు దేహమునందును హృది మనస్సునందు కల్పితాంగే కల్పితమగు శరీరమునందును జాగ్రడవస్థయందే మనస్సుచే కల్పించుకొనిన దేహమునందును యథాయిట్లు తవ నీకు ఆత్మబుద్ధ ఆత్మేనడు బుద్ధి కాచిత్ ఏదియు నాస్తి లేదో తథైవ అట్లే జీవచ్చరీరే చ ప్రాణములలోనున్న శరీరము విషయమున గూడా మాస్తు లేకుండుగాక ప్రస్థయగు తనకంటే నేర్గా ప్రతీయమానముగుట అనునది అన్ని దేహముల విషయమునకు సమానమే కదాయని భావము అవ అన్నమయకోసమును ఉపసంహరింపదలచినవాడై సర్వానర్థకరమగు దేహాత్మబుద్ధి త్యాజ్యమైనది అని చెప్పుచున్నాడు. దేహాత్మధీరేవ నూనా మసధ్యాం జన్మాదిదుఖ ప్రభవస్య బీజం యతస్తతస్త్వం జహీతాం ప్రయత్నాత్ త్యక్తేతు చిత్తే న పునర్భవస. 166 యతః ఏ కారణము వలన అసధ్యం అసత్తులగు బ్రహ్మ భిన్నానాత్మవస్తువులయందు బుద్ధి గల నృణాం మనుజులకు దేహాత్మధిరేవ దేహమే ఆత్మయను బుద్ధియే. జన్మాదిదుహఖి ప్రభవస్య జన్మ మరణాదులచే దుహఖము యొక్క ఉత్పత్తికి బీజం కారణమోహ జన్మ మరణాదులు శరీరమునకు సంబంధించినవి. ఆ శరీరమే నేను అనుకొను వాడు జన్మమరణాదులు గూడా తనవే అనుకొనుటచే దుహఖము అనుభవింపక తప్పదు అని భావము. తతః ఆ కారణము వలన సకల దుహఖ హేతువగుట వలన తాం దేహాత్మబుద్ధిని ప్రయత్నాత్ శ్రవణమనన నిధిధ్యాసన రూపశాస్త్రీయ ప్రయత్నము వలన జహి విడువుము లేదా చిత్తే చిత్తమునందు దేహాదౌ దేహాదికము నశింపజేయుము త్యక్తేతు విడువబడినట్టయితే అనగా దేహాది విషయమున మనస్సంచారము లేకపోవుటతో వాసనారూపమున గూడా అభిమానము లేనప్పుడు పునః మరల భవాస సంసారాస నలేదు. అహంభావస్య దేహేస్మిన్ అని చెప్పనున్నాడు 286 శ్లోకము. 244 శ్రీవివేక చూడామణి దేహాత్మజ్ఞానవర్ జ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం ఆత్మన్యవ భవేద్యస్య న జీవన్నపి ముచ్యతే అను వాక్యము కూడా ఇట ప్రమాణము. దేహమునందు ఆత్మేను జ్ఞానమున్నట్లుగనే యవనికి దేహాత్మజ్ఞాన బాధకమగు ఆత్మజ్ఞానము ఆత్మ విషయముననే కలుగునో అతడు జీవించియున్నను ముత్తుడగును అని దీని అర్థము. అవా అన్నమయకోసమును నిరూపించి శృత్యుక్త క్రమముననుసరించి దానికంటే ఆంతరమును అనాత్మైనగు ప్రాణమయకోసమును 2 శ్లోకములచే నిరూపించుచున్నాడు.